ఓం సంత్వాజుంజామిజుషా ప్రజామాయుర్ధనం చ ఓం శాంతి శాంతి శాంతి పరయువాగుంసం ప్రవతమహేరణబహుభ్యః పంచామనపస్పశానం వైవస్పతగం సంగమనంజనానాయమగం రాజానగం అవిడాదువస్యత ఇదం ద్వావస్త్రం ప్రథమం వాగన్నపేతదో హయదిహామిహః పురా ఇష్టాభోర్తమనుసం పశ్య దక్షిణాన్యసాదే దత్తం బహుధా విబంధుషు ఇమోయుణద్విదే వన్హే అసునేషాయ వోఢవే ఇరాభ్యామస్య సాధనగం సుకృతాంజాభిగచ్చత పూషాత్వేతశ్చావయతు ప్రవిద్వాదనష్టపశుర్భువనస్య గోపాః సద్వైదేభ్యః పరితృతాద్విదృభ్యోర్గర్దేవేభ్యః సువితత్రేభ్యః ఊషేమాశానువేద సర్వాస్వ అస్మాకం అభయతమేన నేషతే స్వస్తిదాగ్ని సర్వీరో ప్రయచ్చన్ పురగేతు ప్రవిద్వాన్ ఆయుర్విశ్వాయ పరిపాసయిత్వా పూజాత్వా వాసు ప్రపథే పురస్కార యత్రాసతే సుకృతో యత్రతే తద్దత్వా దేవస్య విదాదధాతు భువనస్య పద ఇదగం హరిః అగ్నగే రిమతే స్వాహ పురుషస్త్రయా వర్యవే లఘాని మృజ్మహే యథా మాత్రణాపర పురా జలసాయతి పురుషస్త్రయాలివితే ప్రాణమశిశ్రతం శరీరేణ మహీమి స్వధైర్ణ ప్రతయాస్మానిహావ మైమం మాగస్తా ప్రియేహం దేవీ సదేకులలోకయ్యదై విశ్వవారానభదాసంబయం త్రిభువనో లోకోమయ్యన్నారే ప్రతిలోకం వృణానానిపద్యత ఉపత్వామర్త్య ప్రేతం విశ్వం పురాణమను పాలయం దేతస్యై ప్రజాంద్రమిణం చేహతే ేష్మనాభిజీవలోకమిదాసుమేతం పశేషే హస్తగ్రాభస్త్రిదృశోస్తమేతత్వర్జనిత్తమభిసంభూవ సువర్ణగం హస్తాదాలదానామృతస్య శిలే బ్రహ్మణే తేజసే బలాయ అత్రైవమిహ వయగం సుషేవా విశ్వాస్మృతాభిమాదేర్దేమ ధర్మహస్తాదాలదానామృతస్య శిలే క్షత్రాయోజసే బలాయ అత్రైవమిహ వయగం సుషేభా విశ్వాస్పృథాభిమాదేర్జయేమ మణిగం హస్తాదాలదానామృతస్య శ్రియే విషే పుష్ఠీబలాయ అత్రైవమిహ వయగం సుషేభా విశ్వాస్పృథాభిమాదేర్జయేమ ఇమమగ్నేకమసలం మావిదేపర ప్రియో దేవానాముత సౌమ్యానాం ఏదేష్టమదో దేవపానస్తస్మిన్ దేవామృతామాలయంతాం అగ్నేర్వర్ణపరిగోభిర్మిగస్తు సంప్రోన్నష్టమేధసా పీపసా చ నేత్రాధృక్షరహరసాదలిగానోధసక్షన్ పర్యంఖయాదై మైనమగ్నే విదహోమాభిశోచో మాస్య పతంతి క్షిపోమా శరీరం యదా శతం కరవో జాత వేదోక్షే మేనం ప్రహిణుదాద్భిర్భ్య శృతం యదా కరసి జాత వేదోక్షే మేనం పరిశత్తాద్భిర్భ్య ఇదాగచ్చాసునీతి మేధామసా దేవానాం వశనేర్భవాది సూర్యం దే చక్షుర్గచ్చాతమాత్మాద్యాం జగచ్చ పృథివీం ధర్మణా అపోమాగచ్చగిరి తత్ర హితమోషదేశ ప్రతిష్టా శరీరై అజోభాగస్తప సాతంతప స్వతంతే శోచస్తప సుతంతే అర్థి యాస్తే శివాస్తనువాజాదవేదస్తాభిర్వహేమగం సుకృతాంగత్ర లోకాః అయం వై త్వమస్మాదసి త్వమేతదయం వై తదశ్రయోజసి వైశ్వానర పుత్ర పిత్రే లోకృజ్జాత వేదో మహేమగం సుకృతాన్యత్ర లోకాః ఏదస్య పథో గోప్తారస్తేభ్య స్వాహాగేదస్య పథో రక్షితారస్తేభ్య స్వాహాగేతస్య పథోభిరక్షితారస్తేభ్య స్వాహాఖ్యాత్రే స్వాహాఖ్యాత్రే స్వాహాభిలాలపదే స్వాహాఫలాలపదే స్వాహాగ్నయకర్మపదే స్వాహాయమత్రణాభీమస్తస్మై స్వాహా యస్తయుద్ధం జపరక్షిదానమోర్ధానం రాతపదే త్వాయా ఇవ్వస్మాచ్చీమఘాయతృష్య అస్మాత్తమధిరాతయం జాయతాం పునః అర్గయే వైశ్వానరాయ సువర్గాయ లోకాయ స్వాహేతునా బృహదాభాగ్నిరావిర్విశ్వానిర్భవరో రవీ దివశ్చిదం దాతుకమాముదానపాముపస్థేమోరవర్జ ఇదం దయేకం పరవూదయేకం తృతీయేన జ్యోతిరాలం విశస్వ సంవేషణస్తనువేషాధి ప్రియో దేవానాం పరమేశ్వరస్తే నాగేశు పర్ణంభయప్రదంతృతావేణంతాభ్యక్షతత్వా హిరణ్యపక్షం వరుణస్సు దూతయ్యమస్యోనౌషణం హిరణ్యం హరిద్రవతారమేయౌ శ్వానౌ చతురక్షౌ శబలౌ సాధునా పథా అసాం సుమిత్రాగం అపీహ్యమేణమాదం వదంతే యౌతే శ్వానోయమరక్షితారౌ చతురక్షౌ పతిరక్షేతరక్షస ఆభ్యాగం రాజన్ పరిజే కేనగ్స్వస్తి చాత్మానేహి పూర్ణదావృతృకాం మనోయమస్తోతౌచరం మనో తావస్మభ్యం దృశయే సూర్యాయ పునర్దత్తావసు మధ్యే భద్రం సోమయేభ్యపవదే ఘతమేక ఉపాసతే ఏభ్యోమసు ప్రధావయుతాగచ్చేవాగచ్చత ఏ యుభ్యంతే ప్రధనేషు సూరాసోయేతముత్యజ ఏవాదహస్రదక్షిణాగచ్చేవాగచ్చత తపదాయేనాదిశ్యాపదాయేషువర్గతాపోయేషకృతే మహత్తాగచ్చేవాగచ్చత అస్మన్మతే సగుణబద్ధముత్తిష్టత ప్రతరదాసఖాయ అత్రాయ మయే అసన్నసేవా శివాయ వయమభివాజానుత్తరేమ యద్వై దేవస్థ పవిత్రగం సహస్రసారమంతరిక్షే ఏనా పునాదింద్రమణాత్తమాహం మాగం సర్వతనం పునామి రాష్ట్రాత్మన్నాయం దిశాకాభిమృతా నిర్పతిమిక్షమానా భాగస్తా సర్వా పవనేన భూతా ప్రజయాస్మాన్ ద్వయ్యావర్తాదకం సజాస ముద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రాసోర్యమన్మజ్యోతిరుత్తమం ధాతా పునాదు విదా పునాదు అగ్నేస్తేజసా సూర్యస్య వర్చస యంతే అగ్నిమమంసామృషభాయే భవక్తవే ఇమంతకం శ్రమయామసి క్షీరేణ చోదకేన చంతుమగ్నే సమదహస్తమనుర్వావయా పునః శ్యాంబోరత్ర జాయతాం పాకదూర్వావ్యర్కష శీతికే శీతికావదిహ్నాదుకే హ్నాదుకావతి మండోక్యాంగమయేమద్స్వగ్నిగం శమయ సందే సన్మన్యావశముదే సంతనూక్యా సందే సముద్రియావశముదే సంతు వర్ష్యా సందే శ్రవంతే తనువే సముదే సంతు కూప్యా సందే నేహాలోపృష్యాశీయత అవసృజ పునరగ్నేభ్యోయస్తాహుతస్తరది స్వసాభి ఆయుర్వసాన ఉపయాభిషేకం సంగచ్చరాజావేద సంగచ్చస్వృస్వృధాస్తమిష్టాభూర్తేన పరమే వ్యోమన్ ఎూమ్యే వినసే త్ర గక్షరత్రేవస్వితాదు ఎత్తే కృష్ణశ్రుణాపుతోపీడ సర్ప ఉత వాశ్వాపర అగ్నిష్టజ్యుష్వాదృణంగణోదుమశ్రయోబ్రాహ్మణమా నివేశ ఉత్తిష్టాతస్తనుభగం సంభరస్తమేహాత్మవహమాశరీరం యత్రభూమే వృణతే తత్ర గచ్చదత్రత్వాదేవస్య విదాదధాతు ఇదంతయేకం పరభూతయేకం తృతీయేన జ్యోతిషాసం విదస్వ సంవేషణస్తనువైచారిలేది ప్రియో దేవానాం రమేషస్థే ఉత్తిష్ట ప్రేహి ప్రద్రవోకృణుష్ప పరమే వ్యోమన్ యమేణత్వం యమ్యాగం విధానోత్తమన్నాగమతిరోహేమం అస్మన్వతీరేవతేర్యద్వై దైవశ్రుతపితృపవిత్రయ్యారాష్ట్రాత్పన్నాదుద్వయం తమరస్పరిఘాతా పునాదు అస్మాత్మధిజాతోయం తదుజాయతాం అగ్నయే వైశ్వా నరాయదు భర్గాయ లోకాయ స్వాహ ఆయాదు దేవస్సుమనాభిరోదుషయమోహమేహ ప్రయతాభిరక్త ఆదీతాగం సుప్రయదేవ పరిశోర్జాయ జాప్తే మమశత్రుహత్యే యమేయమానేకైతం ప్రవాహం పరన్మానుషాదే భయంత ఆసీతగ్నుస్సముదోకం విదానే శ్వాసస్థే భవతమిందవేన యమాయసోమగం సునత యమాయ దూతా హవిః యమగం హయజ్ఞోగచ్చత్యగ్నిదూతో అలంకృతః యమాయ ఘృతవర్ధవద్యుహోదాప్రజశిక్షదః తనో దేవేష్ాయమీర్ఘమాయ ప్రజీవసే యమాయమధుమత్తమగుండాగ్నే హవ్యంజుహోదన ఇదన్న మర్షిభ్య పూర్వజేభ్య పూర్వేభ్య పశిభ్య యోస్కౌజగత పార్థివశేషయిద్వశీ యమం భంగశ్రవోగాయ యో రాజాన పరోభ్య యమంగాయ భంగశ్రవో యో రాజాన పరోభ్య ఏ నాపో నద్యో ధన్వాన్ ఏ నద్యో పృథివీ దృఢా హిరణ్యకక్షాన్ సుధురాన్ హిరణ్యాక్షాన యశ్వాన్ అశ్వాన్నశ్వదోదాన్ యమో రాజా వితిష్ఠతి యమోదాధార పృథివీం యమో విశ్వమిదం జగత్ యమానసరమిత్రస్యత్రాణద్వాయురక్షితం యథా పంచయథాషడ్యథా పంచదశ ఋషయ యమయో విద్యాత్ సబ్రూయాగర్విజానతే త్రికద్రుగేషిపదృషమిదృగతే గాయత్రీష్టందాగుంసర్వాదాయమాహిత అహర్హర్ణయమానో గామశ్వం పురుషం జగతే వైవస్వతోనతిపంచర్మానవైర్యమ వైవస్వతేర్విచ్యంతేయమే రాజనితే జనా ఏకసత్యేనేచ్యంతేయపుచారదవాదిన ఏ రాజన్నిహ విచ్యంతే సాయం జిత్వాముప దేవాగిష్టయే నమస్యం దిబ్రాహ్మణాగిష్టా పచిత్యతి యస్మిన్వృక్షేషు పలాశయ దేవై సంబిపదే యమ అత్రానామిష్పతి పితాపురాణానువేనజి వైశ్వారలే హవిషంజోమిదాహస్రముత్సకం శతసారమేతం తస్మిన్నేర విజలం పితామహం ప్రపితామహం బిభరత్మిన్వమానే దర్శ్వస్కంద పృథివీమ నద్యామిమందయో నిమనయశ్చ పూర్వ ీయోనిమనుసంచలందం రత్సంజుహోమ్యనుసత్తమగుం సముద్రగుం శతసారముత్సం యక్ష్యమానం భువనస్య మధ్యే ఘతందుహ నామృజింజనాయాగ్నేవాయుగం సే పరమే వ్యోమన్ అవే రవీరవిచదర్పతాదోయే ప్రస్థపురాణాయ నూతనా అహోభిరద్భిరక్తుభిర్యక్తం యమోదతాత్మవసానమత్మై సవితైలాని శరీరాయ పృథివ్యే మాతులుపస్థాధే ఏంద్రామగ్రియా శునం వాహాశునం నారాశునం ఘటతులాంగనం శునం వరత్రావ్యంతాగం శునమట్రాముదింగేషునాదేనమస్మాదు దత్తం శునాదేలాయిమాం వాజంగ్యద్రివిచకృతుపయ తేనేమాపథ్యంచలం శ్రీదేవందామహే త్వార్వాచేషు భగే భవ యథానసుభగాసుఫలాసి సవితైకాని శరీరాణి పృథివ్యే మాతులుపస్థాదే ఏభిరదిదేశం భవ విమర్చధ్వమగ్నియా దేవయానాతారిప్రథమస్పారమస్య జ్యోతిరావా మధువరగన్న ప్రవాదావాంతి పతయంతి విద్యులవోర్జే పిన్వదే శుభ ఇరా విశ్వస్తే భువనాయజాయతేయత్తర్జన్య ప్రతివేగం రేదసావతి యథాయమాయమానవామిహార్యసామజీవోకే భూరయ చితరచిలవోర్భజిశ్రయధ్వం పితరో దేవత ప్రజాపతిర్వస్వాదయతయా దేవతయా ఆప్యాయ స్వసంతే ఉత్తేదభ్నాపరీవం లోకం నితరహం ఏతాగస్థూనా పితరో ధారయంతేత్రాయమశ్రాదనాత్తే వినోదు ఉపసర్పమాదరం భూమి మేధామృతం పృథివేగం సుషేవా ఓర్ణామృతాయుదక్షిణావత్యేషాత్వాదనిర్దిత్యా ఉపస్థే ఉష్మంచోపాయనాస్తేభవసోపవంజనా మాతాపుత్రయసాభ్యేనం భూమిర్ణో ఉష్మంజమానా పృథివీకృష్ట ఏ ఘాతోమదస్సుతో విశ్వాస్మై శరణాస్సన్ త్రేర్ధ్యానాహరిణేరర్జునే సంతు ధేనవ ఇలవత్సామూర్జమస్మై దృహానా విశ్వాసందరవస్వరంగే ఏషాదయమసాదనే స్వధానిధీయతే గృహే అక్షిర్నామదే అసౌ ఇదం పితృభ్య ప్రభరే బలిర్దేవేభ్యో జీవంత ఉత్తరం భరేమ తత్వమారోహాయమ్యాదం మహత్వా వృక్షో సంపాదిష్టా మాతా పృథివిత్వం పృథివేక్షాస్యేధాయ్యమరాజ్యే మాతృక్షంపాదే మాత పృథివీమహి వైవస్పదగిమి గచ్చాదిరాజిమాలోహైతన్నలేనోన్వి సత్వన్నల ప్లవో భూత్వాంతర ప్రథలోత్తర సవితైతాని శరీరాణి పృథివ్యై మాతృపస్థాభ్య ప్రతిసంభవ షడ్భోదాూర్యం దేచక్రుర్గచ్చదు వాతమాత్మాగచ్చ పృథివేం చర్మణ అపోపాగచ్చేదమోషదేష ప్రతిష్టా శరీరై పరమృత్యోపలేపంచాయితరోదేవయానా చక్షుష్పదేశమిమాన ప్రజాగమేమోద వీరాన్ సంవాదశే శముదే సంతోషే కల్పంగామిషమాకేమిమితరో దేవత ప్రజాపతిదయా దేవతయా అంతరిక్షస్వాదివత్వానాగస్వృష్టేభ్యస్వాదయామిషర్మాజిమితరో దేవత ప్రజాపతిదయా దేవతయా అపోపవాగశ్చరుణేహీరుపరి యో నిగత పశిగతస్తపలియే దేవానాగాయిగస్థ ఏకాదేమతాదనే స్వధానిధీయతే గృహేరు అసాక్షలాతాంగోపాయస్పదాపరిజలాజస్యాన్వామాధవన్ విదరో దేవత ప్రజాపతిస్తాదేతయా దేవతయా అభూపవాన్ చదవాన్ క్షీరవాన్ పృథివాన్ మధుమాగస్తరుణేహీరతోత్తమృవాన్ పృథివేంద్యాముతోపరి యోనిగత పశిగతస్తవలయే దేవానాగం శ్రుతభాగా క్షీరభాగా బుద్ధిభాగా మధుభాగా యుగస్థ ఏషాదేమతాదనేహస్రాక్షరాయుక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షర ఏతామృతామృతరిగిరామ్యస్తమృతభ సంవిధానోత్ధేనో కామసుఖా కరోదు వామజ్జునమృదీనాంబయో బ్రహ్మాణయిద్విదు తాసాధ్యాదాదేతరుభ్యోపిధాతవే దూర్వాణాయ స్తంభమాహరీరాం ప్రియతమాం మమ ఇమానుశనం మనుష్యానాం భోజష్టాన విరోహదు కాశానాయ స్తంభమాహరక్షసాపహత్యై పరాభవన్నఘాయ భోయసాదేనాభవాన్ పునః గర్భానాయ స్తంభమాహరకృతునామోషధేయం ప్రియాం అన్వసే మూలం జీవాతనుకాండమసోఫలం లోకం ప్రణత అస్య సూరలోహ సంవాదశంభిదేషణ సముదే సంతోషే కల్పందాశర్వా ఇదమేవేతోపరామాత్మారామకాంతన తర్థాశ్రుభ్యా కృతం మిత్రేణ వరుణేన వర్ణోపాదయాదిజం దేవో వనస్పతి ఆర్తై నిర్వృత్తై ద్వేషాచ వనస్పతి విధిరసి విధారయా స్ఫుతగాద్వేగాగుంశమయా స్ఫుతగాద్వేగాగుంశియవయవయా స్ఫుతగాద్వేగాగుంశి పృథివీం గచ్చాంతరిక్షం గచ్చ దివం గచ్చ దుశో గచ్చ సువర్గచ్చ సువర్గచ్చ దుశో గచ్చ దివం గచ్చాంతరిక్షం గచ్చ పృథివీం గచ్చాపాగచ్చిలమోషేషప్రతిష్టాశరీరే అస్మన్వదేరేవేర్యద్వై దేవస్థ పవిత్రం యారాష్ట్రాన్నాయం తమసత్పరి ధాతాపునాథో ఆరోహతాయుద్ధసంగ్రిధాన అనపూర్వయమానాయలిష్టాస్తాత్నోదీర్ఘమాయ కరదు జీవదేవ యథాన్యన పూర్వం భయంద్రియ సర్తవర్తుభిర్యంతి కృప్తా యత్సానపూర్వపరోజాధాయోగం జిగల్పైరా నగితే తనువే క్రూరం చకారమత్య కర్మిర్భవేజన పునర్జరాయుగౌరివ అపనశ్రోసుఘమగ్నేషు శుద్ధ్యాయం అపనశ్రోసుఘం మృత్యవే స్వాహ అనగ్వాహమన్వారభామహే స్వస్తయే సరళింద్రయ దేవేభ్యో వన్య సంపారణాభవ ఇమే దేవాంపృతేరావర్త్యన్నభో భద్రా దేవభూతిన్నో అద్య ప్రధరాంగ్రాహీయాయ ప్రధరాంగ్రాహీయాయ ప్రధరాంగ్రాప్యాయమానా ప్రతిజాధనేన శుద్ధా పూతాభవతయజ్ఞయాసః ఇమం జీవేభ్య పరిచిందసామిమానోనుగాతకులార్ధమేకం శరం జీవంత శరదృత్యం దద్మహే పర్వతేన ఇమానాయరవిధవా సుపత్నీరాంజనేన దర్పితాసం వసుందా అనశ్రవోనమేవా సుసేవా ఆరోహంతజనయోయో నిమగ్రే యతాంజనంత్రైకృతం జాతకమిమవదస్పరీ తే నామదస్య మూలే నారాదేర్జంభయామసి యథాత్మద్భినక్షోడధేర్షివ్యాధి ఏముద్భిందీర్త్యాయసేన అయోస్యాశ్రమేడాగం ప్రియవోదయవయాత్మఘాదేడాగం అవనశ్వసుతనఘమగ్నేధ్యాయం అవనశ్వసుతనఘం సుఖే ప్రియాదుగాదుయావసూయాజయామహే అవనశ్వసుతనఘం ప్రయర్బంధిస్థలేదాం ప్రాస్వాకాశ్చతూరయ అవనశ్వసుతనఘం ప్రయదగ్నే సహస్వదో విశ్వదోయంది సూరయ అవనశ్వసుతనఘం ప్రయత్తే అగ్నే దూరయోజాయమహి ప్రదే వయమ్ అవనశ్వసుతనఘం ప్రగుంభిష్పరిభోరే అవనశ్వసుతనఘం విశ్వనో విశ్వముఖాపి నామేవ పారయ అవనశ్వసుతనఘం తనస్సింధిమివ నావయాదిపరుషా స్వస్తయే అవనశ్వసుతనఘం ఆవప్రవణాదిగతీరపాస్పత్యంతదానఘం అవనశ్వసుతనఘం ఉద్వానాదృగానీవాస్పత్యంతదానఘం అవనశ్వసుతనఘం ఆనందాయ ప్రమోదాయ పునరాఘావిశ్వాన్ అవనశ్వసుతనఘం నవేదర్దమీయతే గౌరవపురుష పశు యద్వేదం బ్రహ్మ క్రియతే ప్రతిదీవనాయకమపనశ్వసుతనఘం అవశ్యామయువతిమాదరందే మృదాగదేవాం పరిణీయమానా అంధేరయాతమసా ప్రావృతాశిప్రాజీమవా జీమయన్నరిష్ట్యై మరేతాం మాఘస్తాం భ్రియమానా దేవీ సతీపృతలోకంయదేశి విశ్వవాలానవలాలంబయంతి భోనో లోకోపయతావృణీ రేష్టామగ్నిమసుమందమోర్మి నమోర్జస్సంద్రం తాపయతో పతకం సదేమ సగం వయ్యాసుమవర్చితాపిస్వానస్వస్తయే జీవాయమృతాయ జాతాయ జయంత్యాభ్యోహతస్తుధారయం మధుధారాంతతి మాతరుద్రాణ ద్వితావృస్పృతాదిత్యానాముతశ్చనాభి ప్రణవోదృతుషేచనాయమాగామనాగామలిష్టా ఇవతోకంత్రణ్యత్తో ఓమ సృజా సంత్వాజుగా ప్రజామాయుర్ధనం ఓం శాంతిశ్రాంతిశ్రాంతి సుమంగళీర్యం వధూరిమాగం భవేషవశ్యద సౌభాగ్యమస్తే దాయాతన ఇమాం తమింద్రమేషోత్రాం దశాత్యాం పుత్రానాథేషపతిమేకాశంకృతి మిత్రశం వరుణ షన్నోవత్తమా షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాది త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవదుమాం అవదు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి శీక్షాం వ్యాఖ్యాస్యామ పర్ణస్వర మాత్రాబలం సామసంధాన ఇత్యుక్త శేక్షాధ్యాయ సహనవ్యశ సహనో బ్రహ్మవర్చసం ప్రసాదస్తకం హృదయాపనిషదం వ్యాఖ్యాస్యామ పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధివేద్యమధి ప్రజమధ్యాత్మ రామహాగం హితాయిత్యాచక్షతే అర్థాధిలోకం పృథివీపూర్వరూపం ద్యౌరుత్తరూపం ఆకాశసంధి వాయుస్సంధానం ఇత్యధిలోకం అర్థాధిజ్యోతిషం అగ్నిపూర్వం ఆదిత్య ఉత్తరూపం ఆరుసంధి వైద్యుదసంధానం ఇత్యదిజ్యోతిషం అథాదివిద్యం ఆచార్య పూర్వం అంతేవాస్యుత్తరూపం విద్యాసంధి ప్రవచనగం సంధానం ఇత్యదివిద్యం అథాదిప్రయం మాతాపూర్వం ఇతోత్తరూపం ప్రజాసంధి ప్రజనగం సంధానం ఇత్యధిప్రజం అథాభ్యాత్మం అధరాహన పూర్వం ఉత్తరాహనరుత్తరూపం వాక్సంధి జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం ఇది మా మహాసగంహిత మహాసగంహితా వ్యాఖ్యాత వేద సంధీయతే ప్రజయా పశుభిః బ్రహ్మవర్గేణ వర్గేణ లోకేన యందో విశ్వభ్యోమృతూవ సమేంద్ర మేధయా శృణోతో అమృతస్ దేవారణా భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమ కర్ణాభ్యాం భోజ విశ్రువం బ్రహ్మణ కోశోసి మేధయా విహిత శృతం మే గోపాయ ఆవహన్ దేవితన్వానా కుర్వాణాచీరమాత్మన వాసాగం శివమగావశ్చ అన్నపానే సర్వదా తథో మే శ్రియమావహ దోమసాం పశుభిః సహ స్వాహ ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ శమాయంతు బ్రహ్మచారిణ స్వాహ శోచనేతాని స్వాహ శ్రేయాని వస్య శోషాని స్వాహ అన్వాభగ ప్రవిశాని స్వాహ సమాభగ ప్రవిశ స్వాహ తస్మిన్ సహస్రశాఖే విభగాహంతయమితే స్వాహ యథా ప్రవదాయంతి యథా మాసాహార్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వత స్వాహ ప్రతివేశోది ప్రమాభావి ప్రమాభద్యస్వ భూర్భువస్సు హరిదివారేతాస్తిస్వ్యాహృదయః తాదా మహత్మైతాం చ సుఖే మహాయమస్య ప్రవేదయతే మహైరే తద్బ్రహ్మ సాత్మా అంగాన్యన్యా దేవతాః భూరిదివాయం లోకః భువైత్యంతరిక్షం సువైత్యసౌ లోకః మహైత్యాదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే భూరిదివా అగ్నిః భువ ఇది వాయుః సువైత్యాదిత్యః మహైతి చంద్రమా చంద్రమసా వావ సర్వాణి జ్యోతేజుం హి మహీయంతే భూరిదివారితః భువ ఇది సామాని సుపరితేజోగుంహే మహిది బ్రహ్మ బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయంతే భూరిదివై ప్రాణ భువైత్యపాన సుపరితివ్యాన మహిత్యన్నం అన్నే నవావ సర్వే ప్రాణా మహీయంతే ఏతాశ్చతస్రశ్చతుర్ధా సతస్రశ్చతస్రవ్యాహృదయ తాయో వేద సవేద బ్రహ్మ సర్వేస్మై దేవా బలిమావహంది సయేషాంతరహృదయాకాశ తస్మిన్నయం పురుషో మనోమయ అమృతోహిరణ్మయ అంతరేణ తాలుకే జయేషస్తనైవావలంబతే సేంద్రయోని యత్రాశోకేశాంతోవివర్తతేర్ణకపాలే భూరిత్యగ్నౌ ప్రతిష్టతి భువైతి వాయౌ సువరిత్యాదిత్యే మహైరి బ్రహ్మణి ఆప్నోది స్వారాజ్యం ఆప్నోది మనసస్పతిం వాక్పతిశ్చక్షుష్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశశరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణానామం మన ఆనందం శాంతి సమృద్ధమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ పృథివ్యంతరిక్షంత్యోర్దిశోవాంతరదిశాః అగ్నిర్వాయుదాదిత్యశ్చంద్రమానక్షత్రాణి ఆపవోషస యోవనస్పతయ ఆకాశ ఆత్మా ఇత్యధిభూతం అసాధ్యాత్మన్ ప్రాణవ్యానవానవుదాన సమాన చక్షుశ్రోత్రం మనోవాత్వగే శర్మపాగుంసగ్రస్తాస్తిమజ్జాయుదం సర్వం పాంతర్నైవ పాంతగ్రస్పృణోతే ఓమితి బ్రహ్మ ఓమిదేదగం సర్వం ఓమిత్యేతాప్యాశ్రావయ్యాశ్రావయంతి ఓమితి సామాని గాయంతి ఓగం స్వామి శస్త్రాణి సగుంసంతి ఓమిత్యధ్వర్య ప్రతిగణం ప్రతిగణాది ఓమిది బ్రహ్మ ప్రసూది ఓమిత్యగ్నిహోత్రమనుజానాది ఓమిది బ్రాహ్మణ ప్రవక్షన్నా బ్రహ్మోపాప్నవాణీతి బ్రహ్మైవోపాప్నోది స్వాధ్యాయ ప్రవచనే సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే తపశ్చస్వాధ్యాయ ప్రవచనే దమశ్చస్వాధ్యాయ ప్రవచనే శమశ్చస్వాధ్యాయ ప్రవచనే అగ్నయశ్చస్వాధ్యాయ ప్రవచనే అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే అతిశయశ్చస్వాధ్యాయ ప్రవచనే మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే ప్రజాతిష్ట స్వాధ్యాయ ప్రవచనే సత్యమితి సత్యవచారాధీత తపైతపోరుషి స్వాధ్యాయ ప్రవచనే వేదినాకోమౌద్గల్య అధ్యజపస్తధ్యజప అహం వృక్షశరేరివ హేర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినేవ స్వమృతమస్మి నరిణకం సమత్రదం సుమేధామృతోక్షిత ఈత్రిశంగోర్వేదానువచనం వేదమనోచార్యోన్వే వాచినమనుషాస్తి సత్యం పద ధర్మంతర స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజానందం మా వ్యవచ్చేత్సే సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భోక్తేన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నాయితరాణి యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నాయితరాణి ఏకేచాస్తమశ్రేయాగం బ్రాహ్మణా తేషాంతయాతనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా లేయం అశ్రద్ధయా లేయం శ్రియా లేయం భ్రియా లేయం భియాలేయం సంవిధాలేయం అధైరితే కర్మ విజిగిత్సాభావిత్ర విజిగిత్సాభాస్యాత్ర బ్రాహ్మణా సంవరిధిన యుక్తా అలోక్షా ధర్మకామాస్యు యథాతే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేభ్యాఖ్యాభేషు ఏతత్ర బ్రాహ్మణా సంవరిధిన యుక్తాయుక్త అలోక్షధర్మకామాస్యు వర్తేరన్ అసాదేషు వర్తేథా ఉపదేశ ఏషోపనిషత్ ఏతదను శాసనం ఏముపాసివ్యం ఏముపాస్యం షన్నో మిత్ర వరుణ షన్నో భవత్పరియమా షన్న ఇంద్రో బృహస్పతి షన్న విష్ణుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాది వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాలిహం ఋతమవాలిహం సత్యమవాలిహం తన్మామావీర్ తద్భక్తారమావీర్ ఆవేన్మా ఆవేద్వక్తారం ఓం శాంతి శాంతి శాంతి సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తుమా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి బ్రహ్మవిదాత్మోదిపరం ప్రదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనందం బ్రహ్మ యోగేన నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోక్షుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాని పశ్చితే తస్మాద్దాయేతస్మాదాత్మనాకాశ సంభూత ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యా ఓషయ ఓషదేభ్యోన్నం అన్నాపురుడ సవాయపురుషోన్నరమయ అస్యేతమే వచిర అయం దక్షిణ పక్ష అయముత్తర పక్ష అయమాత్మా ఇదం వృక్షం ప్రతిష్ట పరపేణశ్లోకే అన్నాద్వే ప్రజా ప్రజాయందే కాశ్చ పృథివేగశ్రుతా అథో అన్నేనైవ జీవంతే అథైన తపయంత్యంతత అన్నగం విభూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే సర్వం వైదేన్నమాప్నువంతే ఏన్నం బ్రహ్మోపాసతే అన్నగం విభూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే అన్నాభూతాని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే అద్యతేర్పితభూతాని తస్మాదన్నం తదుచ్యత ఇది తస్మాద్వారే తస్మాదన్నర సమయాద్ అన్యాంతరాత్మా ప్రాణమయ తేనేష పూర్ణ సవాగేష పురుషవిధ ఏవ అస్య పురుషవిధతా అన్వయం పురుషవిధ అస్య ప్రాణ ఏవ శిర జ్ఞానోదక్షిణ పక్ష అపాన ఉత్తర పక్ష ఆకాశ ఆత్మా పృథివీపుచ్చం ప్రతిష్ట పదపేష శ్లోకే ప్రాణం దేవాను ప్రాణందే మనుష్యా పశవశ్చయే ప్రాణాది భూతానామాయు తస్మాత్ సర్వా ఇదముచ్యతే సర్వమేవ తాయ విజంతే ఏ ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణోది భూతానామాయు తస్మాత్ సర్వాయుషముచ్యత ఇది తస్యైవ శారీర ఆత్మా యఃపూర్వస్య తస్మాద్వారేతస్మాత్ ప్రాణమయాద్ అన్యాంతరాత్మా మనోమయ తేనైష పూర్ణ సవాయేష పురుషవిధ ఏవ తస్య పురుషవిధదా అన్వయం పురుషవిధ తస్య యజురేవ శిర ఋగ్దక్షిణ పక్ష సామోత్తర పక్ష ఆదేశ ఆత్మా అథర్వాంగిరత పుచ్చం ప్రతిష్టశ్లోకే యతో వాచో నివర్తందే అప్రాప్యమనసాద ఆనందం బ్రహ్మణో విద్వాన్ నేది కదాచనేది తస్యేషదేవ శారీర ఆత్మా యఃపూర్వస్య తస్మాద్వారే తస్మాన్ మనోమయాద్ అన్యాంతరాత్మా విజ్ఞానమయ తేనేష పూర్ణ సవాయేష పురుషవిధ ఏవ తస్య పురుషవిధదా అన్వయం పురుషవిధ తస్య శ్రద్ధైవ శిర దక్షిణ పక్ష సత్యముత్తర పక్ష యోగ ఆత్మా మహపుచ్చం ప్రతిష్ట పరపేషశ్లోకే విజ్ఞానం యజ్ఞం తనుదే కర్మాణి తనుదే విజ్ఞానం దేవాసర్వే బ్రహ్మజ్యేష్టముపాసతే విజ్ఞానం బ్రహ్మచేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాత్మనో విత్వా సర్వాన్ కామాన్ సమశ్మృత ఇది తస్యేషమేవ శారీర ఆత్మా యఃపూర్వస్య తస్మాద్వాదస్మాజ్ఞానమయాద్ అన్యాంతర ఆత్మానందమయ తేనైష పూర్ణ సవాలేష పురుషమిథ ఏవ అస్య పురుషమిథవా అన్వయం పురుషమిథ అస్య ప్రియమే వశిర మోదో దక్షిణ పక్ష ప్రమోదముత్తర పక్ష ఆనంద ఆత్మా బ్రహ్మగుచ్ఛం ప్రతిష్ట ఫలపేడ శ్లోకో భవతి అసన్నేవత భవతి అథ బ్రహ్మేది వేద చేత్ అస్తి బ్రహ్మేది చేద్వేద సంతమేనందతో విదురుతి తస్యైదేవ శారీర ఆత్మా యః పూర్వస్య అథాతో న ప్రశ్నాః ఉత విద్వానమల్లోకం ప్రేత్య కశ్చన గచ్చతి ఆహో విద్వానమల్లోకం ప్రేత్య కశ్చిత్సమశ్నుత సోగామేత బహుశ్యాం ప్రజాయేయేతి సతపోసప్యత సతపస్తత్వా ఇదగం సర్వమసజత యజం కించ తత్సృష్ట్వా తదేవాన ప్రావిశత్ తదన ప్రవిశ్య సత్యత్యచ్చాభవత్ నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చానిదం చ సత్యమభవత్ యదిదం కించ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి అథద్వా ఇదమగ్రాసీర్ తదో వే సదజాయత తదాత్మానజ్ఞ స్వయమకరుత తస్మాత్తత్సుకృతముచ్యతమితి యద్వై తత్సుకృతం తసో వేద రజ్ఞేవాయం లబ్ధ్వానందే భవతి కోక్యేవాన్యాత్త ప్రాణ్యాద్ యదేత ఆకాశ ఆనందో న స్యాద్ ఏటక్యేవానందయాది ఎదాక్యేవైతేనాత్మేన భయం ప్రతిష్టా విందతే అతతో భయంకతో భవతి ఎదాక్యేవైతేనస్మిన్వదామంతరం కురుతే అతదస్య భయం భవతి తత్వే భయం విజుషోన్వానస్య తదప్యేష శ్లోకో భవతి.